ओम श्री विघ्नेश्वर शरणम् ओम गणपति मूर्ति शरणम् ओम हेरंब गणपति शरणम् ओम वारण गणपति शरणम् కాణిపాకం స్వామికి అభిషేకం చేద్దామయ్య అందరము తరించి పోదాం అందరము తరించి పోదాం ఓం గణపతి మూర్తి శరణం కాణిపాకం స్వామికి అభిషేకం చేద్దామయ్య అందరము తరించి పోదాం అందరము తరించి పోదాం సేవలు పూజలతో కొలిచెదమందరం స్వామిని తిలకించి మురిసెదం స్వామిని తిలకించి మురిసెదం కాణిపాకం స్వామికి అభిషేకం చేద్దామయ్య అందరము తరించి పోదాం అందరము తరించి పోదాం కాణిపాకం చేసుకుంది ఎంతో పుణ్యం విఘ్నరాజు కోవెలగా మారుట ధన్యం కాణిపాకం చేసుకుంది ఎంతో పుణ్యం విఘ్నరాజు కోవెలగా మారుట ధన్యం శివభక్తులు కొలిచెడి కైలాసం క్షేత్రము హరిభక్తులకి శిఖరం వైకుంఠం లోకాలకే ఇది సత్యలోకము సర్వులకు మోక్షమిచ్చు క్షేత్రము కాణిపాకం స్వామికి అభిషేకం చేద్దామయ్య అందరము తరించి పోదాం అందరము తరించి పోదాం బావిలోన ఉన్న స్వామి మన కోసమే నీటిలోన ఉన్న స్వామి మన ప్రాణమే బావిలోన ఉన్న స్వామి మన కోసమే నీటిలోన ఉన్న స్వామి మన ప్రాణమే కనినంతనే ధన్యముర మన బ్రతుకులు సర్వము అందరికీ ఆధారం ఆలయము సత్వరమే అనుగ్రహం సొంతము దర్శనమే ఆనందం పుణ్యము కాణిపాకం స్వామికి అభిషేకం చేద్దామయ్య అందరము తరించి పోదాం